మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నాసు నను విడి వెళ్ళిపోట నేను చూసనే తీయని స్వప్నమిది జరగని మనోనిధి కలలో కలలో నను నేనే చూసనే నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశపడ్డానే వలదని ఆపు నది ఏదని అడిగే మది నదిలో ఆకువలే కొట్టుకుపోయానే గరికలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా మెలిగిన మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు ఒక్క